మాల కోర్తు సఖీ బాష్పధారయార్ మనసిన్ శుభాగ్ని సాక్షియాయ్ నిమ్మారి చార్తువాన్ ఒరు రాగమాల కోర్తు సఖీ బాష్పధారయార్ సమిన్ ప్రభాకిరణం వీదరాత్రి తవ హాసమిన్ ప్రభాకిరణం వీదరాత్రి కవిల్వాడుగి సదా తమసిన్ కావ్యయాత్రి కవిల్వాడుగి సదా తమసిన్ కావ్యయాత్రి ఒరు రాగమాల కోర్తు సఖీ బాష్పధారయ ു ദേവിഞാൻ നിൻരാഗവേദന നിൻരാഗവേദന പറയാദറിഞ്ഞു ദേവിഞാൻ നിൻ രാഗവേദന അലയായി വരും വിചാരമേഴും മൗനചേതന അലയായി വരും വിചാരമേഴും മൗനചേതന മനസ്സിൻ ശുഭാഗ്നി സാക്ഷിയായി നിന്മാറിൽ ചാർത്തുവാൻ ഒരു രാഗമാല കോർത്തു സഖീ ബാഷ്പധാരയാ.